జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా. ఆగవే పిల్లాగవే ఓ నరసమ్మ, నేను నీతో కలిసత్త పిల్లనా నరసమ్మ, ఆగవే పిల్లాగవే ఓ నరసమ్మ, నేను నీతో కలిసత్త పిల్లనా నరసమ్మ, నీతో కలిసత్త పిల్లవో నరసమ్మ, గుణ పూతామా మిల్లదాకనా నరసమ్మ, నీతో కలిసత్త పిల్లవో నరసమ్మ, గుణ పూతామా మిల్లదాకనా నరసమ్మ, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నువ్వురుకా నేనురుకా జోడి సీతల దాతురుకా, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ. పూలు ఎర్రా మందార పూల, ఎర్రా మందార పూల సిరిసిల్ల చీర గట్టి, ఎర్రా మందార పూల సిరిసిల్ల చీర గట్టి, సిరిసిల్ల చీర గట్టి సిగ నిండా పూలు పెట్టి, సిరిసిల్ల చీర గట్టి సిగ నిండా పూలు, అరే సిగ నిండా పూలు పెట్టి సింగాపురం ఎల్లి పొంగ, సిగ నిండా పూలు పెట్టి సింగాపురం ఎల్లి పొంగ, సింగాపురం ఊళ్ళకెళ్ళి పిల్లది నా పిల్లది గా రంగాపురం ఎల్లుతుంది సిన్నది నా సిన్నది, సింగాపురం ఊళ్ళకెళ్ళి పిల్లది నా పిల్లది గా రంగాపురం ఎల్లుతుంది సిన్నది నా సిన్నది. అరే అరే నువ్వురుకా నేనురుకా జోడి సింతల దాతురుగా, నువ్వురుకా నేనురుకా జోడి సింతల దాతురుగా, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ. గుంపు ఈదులు దాటి వంపు వర్రెలు దాటి, వంపు వర్రెలు దాటి వాగు వంకలు దాటి, వాగు వంకలు దాటి చెట్టు గుట్టలు దాటి, చెట్టు గుట్టలు దాటి పిల్లది నా పిల్లది గా చేను పాక గెల్లుతుంది చిన్నది నా చిన్నది, అది నువ్వురుగా నేనురుగా జోడి సింతల దాకురుగా, నువ్వురుగా నేనురుగా జోడి సింతల దాకురుగా, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ. మాటైన మాట్లాడకుండా మొదుకులు దాటేసి పిల్ల, మొదుకులు దాటేసి పిల్ల ముఖమైనా చూపకుండా, దాటేసి పిల్ల ముఖమైనా చూపకుండా, ముఖమైనా చూపకుండా మొట్ల పెళ్లి దాటేసి, ముఖమైనా చూపకుండా మొట్ల పెళ్లి దాటేసి, మొట్ల పెళ్లి దాటేసి పిల్లది నా పిల్లదిగా పొక్క పెళ్లి కెళ్ళుతుంది సిన్నది నా సిన్నది, మొట్ల పెళ్లి దాటేసి పిల్లది నా పిల్లదిగా పొక్క పెళ్లి కెళ్ళుతుంది సిన్నది. చిన్నది నా చిన్నది. నువ్వురుగా నేనురుగా జోడి సిందల దాకురుగా, నువ్వురుగా నేనురుగా జోడి సిందల దాకురుగా. నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ. బుద్దారా మెల్లి పొంగ సిద్ధాపురం చెరువు కాడ, సిద్ధాపురం చెరువు కాడ పిల్లది నా పిల్లది, ముద్దులి ముద్దులి నాగును అన్నది. సిద్ధాపురం చెరువు కాడ పిల్లది నా పిల్లది, ముద్దులి ముద్దులి నాకు నువ్వు అన్నది. నువ్వురుగా నేనురుగా జోడి సింతల దాకురుగా, నువ్వురుగా నేనురుగా జోడి సింతల దాకురుగా. నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ, నాకు నువ్వు దొరకవా నరసంపేట నరసమ్మ.